289 హ్రీంకార కోసాశలత సం ధా హ్రీంకార కోసాశలత అహ్రీంకార ఏవ కోసః తస్య శలత దీర్ఘ ఖడ్గ మిత్యర్థః సర్వవైర్యాదిజన్య దోహఖ నివర్తకత్వ మసలతాయ ఇవ పరదేవతాయ అపి తథాత్వేన బహిప్రకటనాయోగ్యతా సాదృశ్యన ఆచ్ఛాదకాపేక్షయా హ్రీంకారస్య వాచక సద్ధతయా అర్థావారకత్వోపమ్యాత్ అసకోసతుల్యత తథా చ హ్రీంకారకోసే విద్యమాన అసలతేవ దోహఖ నివారకత్వే సతి భక్తాభయకరీతి భావః సర్వేషామాయుధవి శేషానాం అసిపద ముపలక్షణం. 412 లలితా త్రిసతి భాష్యం. మహద్భయం వజ్రముద్యతం భీషాస్మాద్వతః పవతే ఇత్యాది శ్రుతేః ఓం హ్రీంకారకోశాశలతాయే నమః. ఆం వి హ్రీంకారమే ఖడ్గ కోసము ఖడ్గమున కాశ్రయమైన ఒర ఆ ఒరయందుడు లత వంటి పోడవైన ఖడ్గము హ్రీంకార కోసాశలతాయనబడును. సర్వనేరవ రముల వలన కలుగునట్టి దోహఖమును పోగొట్టుట ఖడ్గలత యొక్క లక్షణము. ఆ రీతిగానే హ్రీంకార కోశాంతర్గతయైన పరమేశ్వరి యందుగూడా భక్తులు సర్వదుఃఖ వివర్తకత్వ మనెడి ధర్మమున్నది దేవి తాదృశ లక్షణోపేతురాలు. అందువలన బయటకు ప్రకటించుటకు యోగ్యము కాదు, కావున ఆచ్ఛాదించునట్టి వస్తువు అపేక్షితమగును. ఆ కారణముచే పరమేశ్వరిన శబ్దముగా అర్థమును ఆచ్ఛారించునట్టి ధర్మనామ్యమున్నది. గావున హ్రీంకారమునకు ఖడ్గకోశనాదృశ్యము చెప్పబడినది. కాగా హ్రీంకారకో శాంతర్వర్తిని యైన పరదేవత ఖడ్గలత వలి దుహఖ నివారిణి ఎగుచు భక్తుల కభయదాన మొసగుచున్నదని భావము. పరమేశ్వరి ధరించినట్టి సమస్తమైన యాయుధవి శేషములకు అసిపదము ఖడ్గశబ్దము ఉపలక్షణము. మహద్భయం వజ్రముద్యతంపై కెత్తిన వజ్రాయు ధము వలె పరమేశ్వరుడు భయస్వరూపము గలవాడు. భీషాస్మాద్వతః సవతే డొట్ ఆ పరమేశ్వరుని వలన భయభీతమై వాయువు విచ్చున్నది. మున్నగు శృతు వలన భూత భౌతిక సృష్టి ఎంతయు భయముతో భగవచ్చాసనము. 413 శంకర గ్రంథరత్నావళి. 414 ననుసరించి చేయుచున్నదని కర్తవ్య నిర్వహణము తెలియును. కావున ప్రీంకారకో శాశలత ఎను నామము పరమేశ్వరి యందన్వర్థము. కావుననే భక్తులు పరదేవతా శక్తి యొక్క గుణగానముపై నామముతో చేయుచుందురు.